நாமாம கூத்துறவோ முத்து மரதல எதிரு சூடக்கே ஏடாதி வரக்கல்ல நீ தோடு நேனை ஏழு குந்தனே நாமாம கூத்துறவோ முத்து மரதல எதிரு சூடக்கே ஏடாதி வரக்கல்ல நீ தோடு நேனை ஏழு குந்தனே బతుకమ్మ పండకు అమ్మమ్మ ఇల్లాని మావతో కలిసి మీ ఇంటికి వత్తి మావతో కలిసి మీ ఇంటికి వత్తి గోలీలు పత్తాలు తాగుడు మూతలు ఎన్నెన్నో ఆటలు నీతో ఆడి ఎన్నెన్నో ఆటలు నీతో ఆడి ఎదిరింటి కాంతవ్వ లచ్చవ్వ చూసి మొగుడు పెళ్ళాలని పేరెట్టినారు మొగుడు పెళ్ళాలని పేరెట్టినారు ఆ మాటలు నా చెవిన పడ్డ నుంచి నీ మీద మోసెంతో పెరిగిపోయినాది నీ మీద మోసెంతో పెరిగిపోయినాది మనసులో మనసు లేదమ్మా మాటాడే మరద లేదమ్మా అమ్మా మనసులో మనసు లేదమ్మా మాటాడే మరద లేదమ్మా నా మామ కూతురవో ముద్దు మరదల ఎదురు చూడకే ఏడాది వరకల్ల నీ తోడు నేనై ఏలుకుంటనే నా మామ కూతురవో ముద్దు మరదల ఎదురు చూడకే ఏడాది వరకల్ల నీ తోడు నేనై పెద్దోళ్ళు నీకు నాకు మనము చేద్దాము అన్నారు నీకు నాకు మనము చేద్దాము అన్నారు సకలైన పందిట్లో సుట పొల్లు దీపించ మన పెళ్లి అందంగా జరిగిపోయినాది మన పెళ్లి అందంగా జరిగిపోయినాది కాళ్ళ గుళ్ళైనాక కష్టపడి పైస దేవాలని దూర దేశమస్తి పిల్ల దేవాలని దూర దేశమస్తి పిల్ల దుబాయి నేనొచ్చి దూరంగా నిన్నుంచి దిగులుతో దీనాలు గడిపితి మళ్ళా దిగులుతో దీనాలు గడిపితి మళ్ళా నిన్నిటి నేనుండ పిల్ల నిద్దట్లో నీ జాసే మల్లా పిల్ల నిన్నిడిచి నేనుండ పిల్ల నిద్దట్లో నీ జాసే మల్లా నా మామ కూతురవో ముద్దు మరదల ఎదురు చూడకే ఏడాది వరకల్ల నీ తోడు నేనై ఏలుకుంటనే నా మామ కూతురవో ముద్దు మరదల ఎదురు చూడకే ఏడాది వరకల్ల నీ తోడు నేనై పండగ నాడు తాళ్ళదడాడుతూ బాంబులు గాల్చిన రోజులు గుర్తొచ్చే బాంబులు గాల్చిన రోజులు గుర్తొచ్చే సత్తుల పండగకు సత్తు పిండి బుద్ధి గాలికి ఊదిన గడియలు గుర్తొచ్చే గాలికి ఊదిన గడియలు గుర్తొచ్చే దీవాలి పండుగకు దీపాల వెలుగులో తార దువ్వలన్నీ కన్నిట్లో కనిపించే తార దువ్వలన్నీ కన్నిట్లో కనిపించే పైస పైస కూడా పెట్టుకొని నేను పది మందిలో మంచి గుండాలని మనం పది మందిలో మంచి గుండాలని మనం బట్టలతోటి వస్త పిల్ల మందిలో నవ్వుతూ తిరగాలి మళ్ళా పిల్ల బట్టలతోటి వస్త పిల్ల మందిలో నవ్వుతూ తిరగాలి మళ్ళా నా మామ కూతురవో ముద్దు మరదల ఎదురు చూడకే ఏడాది వరకల్ల నీ తోడు నేనై